కాంతి వేగం ఎలా తెలుసుకుందాం? పుస్తకం 2వ భాగం. ఈ ప్రయోగంలో గెలీలియోకి తన అనుచరుడు సహాయపడ్డాడు. ఇద్దరూ 2 లాంతర్లు పట్టుకుని బయలుదేరారు. ఇవి ప్రత్యేకమైన లాంతర్లు. ఇందులో కొవ్వొత్తి దీపం నుండి వచ్చే కాంతి ఓ చిన్న కిటికీలోంచి బయటికి వస్తుంది. ఆ కిటికీ మూస్తే కాంతి పైకి రాదు. ఆ కిటికీని వేగంగా మూసి తెరుస్తుంటే లాంతర్లోంచి వచ్చే కాంతి మెరుపుల్లా పైకి వస్తూ ఉంటుంది. చిమ్మచీకటిగా ఉన్న ఓ రాత్రి గెలీలియో తన అనుచరుడు చెరోలాంతరు పట్టుకుని పక్కపక్కగా ఉన్న 2 కొండలు ఎక్కారు. కొండ శిఖరం చేరాక ఇద్దరు తమ లాంతర్ కిటికీలు తెరిచి మెరుపులు ప్రకటించాలి. అనుచరుడి మెరుపు కనిపించగానే గెలీలియో తన లాంతర్ కిటికీ మూసేయాలి. అలాగే గెలీలియో మెరుపు కనిపించగానే అనుచరుడు తన లాంతర్ కిటికీ మూసేస్తాడు. ముందు గెలీలియో లాంతరు తెరిచి మెరుపు ప్రకటించాడు. అవతల కొండ మీద ఉన్న అనుచరుడు ఆ మెరుపు కనిపించగానే తన లాంతర్లోని కాంతిని ప్రకటించాడు. గెలీలియో తమ లాంతర్లోని కాంతి ప్రకటించడానికి, అవతల తన అనుచరుడు ప్రకటించిన కాంతి కనిపించడానికి మధ్య వ్యవధిని కొలిచాడు. అదే ప్రయోగం పదే పదే చేసి వచ్చిన ఫలితానికి సగటు విలువ లెక్కించాడు. అలా వచ్చిన వ్యవధి విలువ కాంతి 1 కొండ నుండి 2వ కొండకు ప్రయాణించి తిరిగి రావడానికి పట్టిన సమయంతో సమానం అవుతుందని గెలీలియో ఊహ. కానీ నిజానికి ఆ వ్యవధి కాంతి ప్రయాణించడానికి పట్టే కాలం కన్నా ఎక్కువే అవుతుంది. ఎందుకంటే అందులో కొంత భాగం స్పందన కాలం, అంటే రియాక్షన్ టైం అవుతుంది. అంటే గెలీలియో నుండి వచ్చిన కాంతిని చూసిన అనుచరుడు అందుకు స్పందించి తన లాంతర్ కిటికీని తెరవడానికి కొంత సమయం పడుతుంది. గెలీలియో కొలిచిన వ్యవధిలో ఈ కాలాన్ని కూడా కలుపుకోవాలి. కాంతి వేగాన్ని ఖచ్చితంగా కొలవాలంటే ఈ స్పందనా కాలం ఎంతో కొలిచి దానిని తొలగించాలి. దానితో గెలీలియో పైన చేసిన ప్రయోగాన్ని మరి కాస్త దూరంగా ఉన్న కొండల మీద మళ్ళీ చేసి చూశాడు. తన అనుచరుడి స్పందనా కాలం మునుపటిలాగే ఉంటుందని ఊహించాడు గెలీలియో. అయితే ఈసారి కాంతి మునుపటికన్నా అదనపు దూరం ప్రయాణించాలి. కాబట్టి ఈసారి తను కొలిచిన వ్యవధి మునుపటి వ్యవధి కన్నా కాస్త ఎక్కువై ఉండాలి. ఆ అదనపు వ్యవధికి కారణం కాంతి అదనపు ప్రయాణించాల్సి రావటమే. తీరా కొలిచి చూస్తే అదనపు వ్యవధి ఉన్నట్టు కనిపించలేదు. కొండలు దగ్గరగా ఉన్నప్పుడు ఎంత వ్యవధి పట్టిందో దూరంగా ఉన్నప్పుడు కూడా అంతే వ్యవధి పట్టింది. తను కొలిచిన వ్యవధి అంతా ఒట్టి స్పందనాకాలం మాత్రమే. కాంతి ఎంత వేగంగా ప్రయాణించిందంటే అదనపు దూరం ప్రయాణించడానికి అది తీసుకున్న అదనపు కాలం చాలా చాలా చిన్నది. గెలీలియో కొలవగలిగే కాలం కన్నా ఆ కాలం విలువ చాలా చిన్నదన్నమాట. కాంతి వేగం ఎంతో తెలియకపోయినా అది చాలా చాలా ఎక్కువ అని మాత్రం గెలీలియో అర్థం చేసుకోగలిగాడు. గెలీలియో చేసిన ప్రయోగంలో ఒక ముఖ్యమైన సమస్య అతడు కాల నిర్ణయానికి వాడిన పద్ధతి. ఆ రోజులలో అతి చిన్న వ్యవధులను కొలవడానికి తగిన పరికరాలు ఉండేవి కావు. అప్పటికి ఇంకా మంచి గడియారాలు తయారు కాలేదు. అంతరిక్షాన్ని పరిశీలించడానికి 1609లో గెలీలియో మొట్టమొదటిసారిగా టెలిస్కోప్ని వాడటం మొదలుపెట్టాడు. ఆ ప్రయోగాలలో బృహస్పతికి 4 ఉపగ్రహాలు ఉన్నట్లు గుర్తించాడు. ఈ 4 ఉపగ్రహాలు బృహస్పతి చుట్టూ పరిభ్రమిస్తాయి. ఈ ఉపగ్రహాలు కాసేపు బృహస్పతి ముందుకు వచ్చి ఆ గ్రహం ముఖం మీదుగా ఒక పక్క నుండి అవతల పక్కకు దాటుతూ గ్రహం వెనక్కు పోతాయి. అలా గ్రహం వెనకగా అవతల పక్క నుండి ఇవతల పక్కకి ప్రయాణించి మళ్ళీ గ్రహం ముందుకి వస్తాయి.